அஸ்மத்குருப்யோ நமஹ, அஸ்மத் பரமகுருப்யோ நமஹ, அஸ்மத் சர்வகுருப்யோ நமஹ, ஸ்ரீமதே ராமானுஜாய நமஹ, ஸ்ரீமதே ஷடகோபாய நமஹ. பக்தாமிருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீ ஷடகோபவாங்மயம் சஹஸ்ரசாகோபநிஷத் சமாகமம் நமாம்யஹம் திராவிடவேதசாகரம். అయోధ్యాపట్టణంలో భక్తులతో భాగవతులతో పరివార సమేతంగా వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి దివ్యపాదారవిందములకు సాష్టాంగదండవత్ ప్రణామ సహస్రములు అర్పించి శ్రీ శఠారి వేదం 1వ శతకం 4వ దశకంలో 4 పాసురాలు చెప్పుకున్నాం. 5వ పాసురం. ஆழ்வார் திருவடிகளே சரணம், நல்கித்தான் காதளிக்கும் ஒஜிலேஜும் வினையேற்கே, நல்கத்தானாகாதோ நாரணனை கண்டக்கால் மல்கு நீருப்பு நல் படப்பை இருதேர்வன் சிறுகுருகே, மல்கு நீரு கண்ணேற்கோர் வாசகங்கொண்டருளாயே. ஒஜிலேஜும் 7 லோகமுலனு తాను తానే నల్గి ప్రీతి చేసి కాత్తు అనిష్టములను పోగొట్టి అడిక్కుం ఇష్టములిచ్చడే నారాయణై శ్రీయపతిని కండకాల్ చూసిన ఎడల వినయ్యేర్కేయో పాపి అయినా నన్నునైనా తాను తాను నల్గరాగాదు ప్రీతించందింపకూడదు అని అతనికి చెప్పి మల్గు ప్రవహించుచున్న నీర్పునల్ జలప్రదేశములందున్న పడప్పై తోటలయందు ఇరై ఆహారమును తేరు వెదకుచున్న వన్ సుందరమైన సిరుగురుహే, ఓ చిన్న నీరుకోడి, మల్గు ప్రవహించుచున్న నీరు బాష్పములు గల్ల కన్నేర్కు కన్నులు గల నాకు ఓరు వాషగం ఒక మాటను కొండు తీసుకుని వచ్చి అరుళాయ్ కృపచేయుమా, నన్ను అనుగ్రహించుమ్మా. నీటికోడితో చెబుతూ ఉన్నారు. ఓ నీటికోడి, లోకాలన్నీ కూడా ప్రళయమునందు వాటినన్నింటినీ కూడా విశ్రాంతి పొందింపచేసి మరలా రక్షించేటటువంటి వాడు, మరల సృష్టించి రక్షించేటటువంటి వాడు పరమదయావంతుడు సుమానారాయణుడు. అతన్ని చూసిన ఎడల చూసి అతనితో చెప్పు, నువ్వు పాపి అయిన నా అపరాధములను క్షమింపరాదాయని, అంటే నా ఆళ్వారు నాయక యొక్క అపరాధములను క్షమించమని చెప్పు. అతడిచ్చే మాటకు ఆ మాట బదులు మాట నీవు నాకు చెప్పు, నన్ను ప్రాణాలతో ఉండేటట్లుగా చెయ్యి, నీటితో నిండి ఉన్నటువంటి తోటల్లో నీళ్లల్లో ఆహారాన్ని వెతుకుతూ ఉన్నావు, నీవు నీ పిల్లలకి సరిపోయేటటువంటి మేత తీసుకుని పోవాలనే కదా, నీకంత దయ ఉన్నది, దయగల దానవు, కనుక నా సంగతి ఆయనకి చెప్పు. ఆయన ఏమన్నాడో మళ్ళీ నాకు చెప్పు. ఇంతకుముందు ఆయనకి చెప్పు అని చెప్పారు. అంతకుముందు పాసురంలో ఇప్పుడు ఒరు వాచకం అంటూ ఉన్నారంటే ఒక మాట ఆయన చెప్పిన మాట తెచ్చి నాకు చెప్పవమ్మా అని అంటూ ఉన్నారు. దీనిని ఏమంటారు అంటే విరహ దశ. ఈ విరహ దశలో అనేక విధాలైనటువంటి స్థితులు కలిగి ఉంటాయట. మొదట సంగమము కలిసి 3 దశకాల్లో చక్కగా అనుభవించారు. ఆయన ఆ పాదాలు కౌగిలించుకుందాము అనే లోపల అదృశ్యమైపోయాడు. ఇప్పుడు మళ్ళీ పాదాలనే అలా పట్టుకోవాలనే కోరుతూ ఉన్నారు. అయితే ఈ స్థితులన్నీ కూడా ఎలా ఉన్నాయి అని అంటే ఒక నాయిక, ఈ నాయికాభావము ఇవన్నీ ఆ నాయికలకు ఎలా కలుగుతూ ఉంటాయో అదిగో అలాంటి స్థితులట. ఇవి సాహిత్యంలో చాలా లక్షణాలు చెప్పారు. మనకి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. ఒక్కొక్క అలంకార శాస్త్రము ఇది, దీనిలో బళ్ళకెత్తే అన్ని పుస్తకాలు ఉన్నాయి. అలాగే వ్యాకరణానికి, అలా తర్కానికి, ఇలా శాస్త్రములు అసలు ఎన్ని కొల్లలు, ఎన్ని అన్ని శాస్త్రాల్లో అసలు ఎన్ని దాగలు పెట్టారో వాళ్ళవి, వీళ్ళు వీళ్ళవి, వాళ్ళు పూర్వకాలం తాటాకులు పుస్తకాలు. మరి ఈ యొక్క ఆవేశము, క్షణికమైనటువంటి ఆవేశాలు వాటితో అలా నాశనమైపోయింది విజ్ఞానము. ఈనాడు అసలు అవసరం లేకుండా పోయింది. దాదాపుగా ఏదో కొద్దిమంది సాహిత్యము అన్నా కూడా చాలా కొద్దిమంది. మరి అలాంటిది ఈ ఆ సాహిత్యములో ఉన్న దశలను తీసుకొచ్చి ఇక్కడ ఆళ్వారు నాయిక దగ్గర అప్లై చేసి తెలుసుకోవాలి మనం కూడా. అంటూనే ఉంటుందంటే నా ప్రాణాలు నిలవు సుమా అని చెప్పింది నిన్న. ఈరోజు పావురంలో మరలా ఒక మాట అయినా చెప్పి, ఆయన మాట చెప్పి మాసుచహ అంటాడు కదా, దుఃఖించకు అంటాడు. ఆ మాటన్నా తెచ్చి చెప్పవమ్మా నాతో బ్రతుకుతాను అంటున్నాడు. ఇవన్నీ కూడా విరహదశలు అంటారు. వీటిని చెప్పినటువంటిది మనకి ప్రతాపరుద్రీయము ఒకటి, అలాగే నరసభూపాలీయము అంటారు. ఒకటేమో ప్రతాపరుద్రుడికి అంకితంగా చెప్పారు అది విద్యానాథుడు అనే కవి. దాంట్లో ఈ విరహదశలు ఉంటాయట. చక్షుప్రీతి, కళ్ళతో చూడాలి అని, మనస్సంగమము, మనస్సుతో కలవాలి సంకల్పము, అలాగే జాగరము, ప్రలాపము, కృషత్వము, అరతి, లజ్జాత్యాగము, జ్వరము, ఉన్మాదము, మూర్ఛ, ధన్యత అంటారు. ధన్యత అంటే మరణము. ఇక రాకపోతే సావే, నిన్న చెప్పింది ఆ మాట, లేకపోతే నా ప్రాణాలు నిలవు అని. ఇక ప్రలాపము అని అంటే ఇదే ఆ మాట్లాడటం నోటికి వచ్చినట్లుగా పక్షులను చూసి మాట్లాడి, దాన్ని చూసి మాట్లాడి. కావ్యాల్లో అయితే నాయకులు గాలిని తిట్టి చంద్రుని తిట్టి ఉపాలంబం చేస్తూ ఉంటారు. ఇది 12 దశలు చెప్పాడు ఆయన. అయితే దాన్ని మనకి తెలుగులో కూడా చెప్పారండి, నరసభూపాలీయము అంటారు. ఈయన చెప్తూ ఉన్నాడు, ఇలా చూచుట, చింతించుట, తలచుట, గుణ వినుతి, అరతి, తాపము, లజ్జాస్ఖలనము, గమనము, మూర్ఛయు, అలధన్యతయన నవస్థలగునెట్లన్న. ఇవి అవస్థలు అని చెప్పి నరసభూపాలీయము అంటారు. దీంట్లోనూ చెప్పాడు తెలుగులోనూ. ఈ మధ్య మరి తెలుగు మాతృభాషా దినోత్సవము బాగా జరుపుకున్నాం అందరమీ. మరి అన్ని శుభాకాంక్షలు చెప్పుకున్నారు వారికి వీరు, వీరికి వారు. మరి తెలుగు ఎంత, తెలుగు ఏం చదివారు, తెలుగును కూడా చదవలసిన అవసరం ఉన్నదా అంటే ఎన్నో ప్రబంధాలు తెలుగులో, చాలా భాషను పోషించిన రాజులు. మరి ఈ నరసభూపాలుడు ఈయన పద్యంబున్నకు గిద్దె వరహాల సంజ్ఞను నరసరాజు భట్టుమూర్తి వచించు పద్యంబునకు. భట్టుమూర్తి అని ఈయన ఒక కవి, ఆయనే రామరాజభూషణుడు అంటారు. తెలుగులో 3 ప్రబంధాలు, వసుచరిత్ర, ఈ నరసభూపాలీయము, హరిశ్చంద్ర నలోపాఖ్యానము, అద్భుతమైనటువంటివి తెలుగునందు అతను రాశాడు. మరి ఆ రాజు వంశాలని, వాళ్ళ వంశావళిని గొప్పగా చెబుతూ ఉంటే ఒక గిద్దెడు వరహాలు రోజు పద్యం చెప్పటము, గిద్దెడు వరహాలు ఇస్తే తెచ్చుకోవటము అన్నట. మిగిలిన వాటన్నింటికీ కాదు, వాళ్ళ వంశాన్ని గొప్పగా పొగిడినందుకు ప్రతి దాంట్లో మొదట్లో ఉంటాయి వంశకీర్తులు, వాటికి ఇస్తూ ఉండేవాడు ఈయన. మరి అలాగే అక్షరానికి లక్ష ఇచ్చాడు భోజరాజు అని చెబుతారు సంస్కృతంలో. మరి ఇలా భాషలను ఎలా తెలుసుకుంటే, భాషల ద్వారా భావములు, భావాలను వ్యక్తం చేయటానికి భాష. ఒకసారి చూద్దాం ఇతనికి ఏమని చెబుతూ ఉండేవాడు. ఎలా కమలాప్త కమలాప్త కమలాప్త సన్నిభుండే విభుండు రుచి ప్రభావదయల గోరాజ గోరాజ గోరాజ సంకాసుడే రాజుమతి భోగ గౌరవముల హరిపుత్ర హరిపుత్ర హరిపుత్ర సదృశుడే ధన్యుండు జయ రూప దానవిధుల నాగారి నాగారి నాగాది కల్పుడే మేటి ప్రాభవ వేగ పాటవముల అతడు సువిచారుడు అవికారుడు అనఘుడు అలఘుడు అప్రమేయుడు అజయ్యుడు అతి ప్రతాపుడు అప్రతీపుడు అనేక లోకాభినంజ చరితుడింపొందు వల్లభక్ష్మా విభుండు. వల్లభరాజుట ఆయన పేరు. ఆయన ఎలా ఎటువంటి వాడు అని అంటే, ఆయన కమలాప్త కమలాప్త కమలాప్త సన్నిభుడు, ఒకే పదం 3 సార్లు. దేంట్లోనంటే రుచి ప్రభావ దయల, రుచి అంటే కాంతి, కాంతిలో కమలాప్తుడు, కమలము తామర పద్మము అది చేతి ఎందు ధరించినటువంటి వాడు కమలాప్తుడు. అంటే సూర్యుడు అంటారు, పద్మహస్తుడు అని. కాంతిలో సూర్యుడు సూర్యునితో పోల్చదగిన వాడిన ప్రభావము అంటే గొప్పతనము జ్ఞానము దీనిలో కమలాప్తుడు. కమల అంటే జింక, ఆ జింకను సంఖలో పెట్టుకున్నాడు. ఆప్లో వ్యాప్తో అని ధాతు ఏదో అంటే దాన్ని అలా పొందినవాడు, జింకను పొందినటువంటి వాడు పరమశివుడు. ప్రభావములు శివుడితో సమానము. దయ, దయకి మరొక కమలాప్తుడు అంటే విష్ణుమూర్తి. కమల అంటే లక్ష్మీదేవి, ఆ లక్ష్మీదేవిని హృదయశ్రేమను ఉంచుకున్నటువంటి కమలాప్తుడు విష్ణుమూర్తి. దయతో విష్ణుమూర్తితో సమానమట. హరిపుత్ర హరిపుత్ర హరిపుత్ర సదృశుడు దేంట్లో జయ, జయములో హరి అంటే ఇంద్రుని కొడుకు అర్జునుడు. అర్జునులాగా విజయాలు పొందుతాడు ఎక్కడైనా సరే. రూపము, ఆ రూపములో హరిపుత్రుడు మన్మధుడు విష్ణుమూర్తి కొడుకు. దానము, దానములో హరి అంటే కర్ణుడు, కర్ణుడు హరి అంటే సూర్యుడు, సూర్యుని కొడుకు కర్ణుడు. అలాగే నాగారి, నాగారి నాగారి కల్పుడే మేటి ప్రాభవ వేగ పాటవములా. ప్రాభవములో ఒక నాగారి అంటే ప్రభుత, ప్రభుత అంటే సింహం, మృగములకు రాజు. నాగం అంటే ఏనుగు, అదిగో దానికి శత్రువు అయినటువంటిది సింహము వంటి ప్రభుత కలవాడు. ఇంకొక నాగారి ప్రాభవ వేగము, నాగం అంటే పాము, దానికి శత్రువైన గరుత్మంతుడు. వేగములో గరుత్మంతునితో సమానము. పాటవము, పాటవం అంటే బలము, దీనిలో నాగం అంటే పాము, పాముకి మరల ఆహారంగా కొనేది వాయువు, వాయువుతో సమానమట. ఇట్లా అద్భుతమైనటువంటి కవిత ఇలా చెబుతూ ఉంటే గిద్దెడు వరహాలు కొలిశాడు. సరే తమ్ముడు అన్నాడు తర్వాత, ఏంటన్నాయా సంస్థానం కొలగొట్టి పెట్టేస్తున్నావు ఇలా అంటే, మరి ఏం చేయమంటావురా అట్లా పొగుడుతూ ఉంటే, ఇచ్చేస్తూ ఉన్నాను, అలా అయితే మరి మొత్తం పోతుంది, ఏం చేద్దాం, రేపు నువ్వు ఉండు, ఆయన తెస్తాడు ఓ పద్యం, నువ్వు విను, విని ఇయ్యాలి అనుకుంటే ఇయ్యి, నువ్వు తన్నాలి అనుకుంటే తన్ను, రేపు నువ్వు ఉండమన్నాడంట. సరే ఉన్నాడు. ఇప్పుడు ఈ గుణము కలవాడు గుణాలు విడిచిపెట్టలేడు. అందుకే పూర్వకాలమంతా కూడా గుణాలని వాటి కోసమే ప్రాకులాడారు. ఇచ్చిన మాట తప్పలేని వాళ్ళు, మోసాలు ఏమో ఉంటాయి ఎప్పుడూ మామూలే, దేనికి అవిగానే ఉంటాయి. అలా వచ్చాడు మరి రెండవ రోజు. ఈరోజు మరి వాళ్ళ వంశంలో వాళ్ళని పొగుడుతూ ఉన్నాడు. భోగి మట్టినవా అని భోగి చుట్టినవా అని భోగి పట్టినవా అని బోల నేర్చు, తమ్మి దాల్చినవా అని తమ్మి దొల్చినవా అని తమ్మి మొల్చినవా అని దానసించు, మృగము జించినవా అని మృగము నొంచినవా అని మృగము పొంచినవా అని మీరజాలు, కొండ నెక్కినవా అని కొండ చెక్కినవా అని కొండ గ్రుక్కినవా అని కొదువ చేయు, భరణభూతి జవ ప్రభా బాహువేగమతి కళా సత్య శౌర్య శుంభత్ ప్రభావ భోగ గాంభీర్య గుణముల పొడమినే నృపాలకులు సాటి. ఆ తిమ్మ పార్థివునకు, తిమ్మరాజు ఆ వంశంలో వాడు మరి వాళ్ళని గొప్పగా చెప్పేస్తూ ఉన్నాడు. ఎలాగోనంటే భరణభూతి జవ, భరణము అంటే భూభారము, దాంట్లో భోగి మట్టినవాడు పాము మీద పడుకున్నటువంటి విష్ణుమూర్తి. భూతి ఐశ్వర్యములో భోగి చుట్టినవాడు, పామును చేతికి చుట్టినవాడు పరమశివుడు, ఐశ్వర్యములో ఆయన. జవ వేగములో భోగిని పట్టినవాడు, ఆహారానికి పామును పట్టుకున్న గరుత్మంతుడు. ప్రభా బాహువేగ భరణ భూతి జవ ప్రభా బాహువేగ మతి, వేగం అయిపోయింది. ప్రభా, ప్రభలో తమ్మిదాల్చినవాడు అంటే సూర్యుడు, సూర్యుడితో సమానమట. కాంతి మరల భరణభూతి జవ ప్రభా బాహువేగ, బాహువేగములో మరల భరణభూతి జవ ప్రభా బాహువేగ, బాహువేగము అంటే బాహుబలము, బాహుబలములో తమ్మిదొల్చినవాడు. పద్మ వ్యూహము మొగ్గరము అంటారు దాన్ని, దాన్ని దొల్చినటువంటి వాడు అభిమన్యుడితో, బలంతో అభిమన్యుడు. తర్వాత తమ్మి నిలిచినవాడు మతి బుద్ధిలో అంటే బ్రహ్మదేవుడు. ఈ విధంగా ఆ వరుసనే వీటికై వస్తూ ఉంటాయి అనుకోండి, మీరు కొంచెం ఆలస్యం అయిపోతూ ఉంటుంది. కింద ఉన్న భరణ భూతి జవ ప్రభ బాహువేగ మతి కళా సత్య శౌర్య శుంభత్ ప్రభావ భోగ గాంభీర్య గుణములా అంటూ వరుసనే ఇటు అన్వయమిస్తూ ఉంటుంది ఈ పద్యంలో ఉన్నటువంటి మాటలు. కానీ మరి ఇంకా ఎక్కువైపోతుంటుందేమో, చెప్పడం పెద్ద కష్టం కాదు, కానీ సమయం కొంత తీసుకుంటూ ఉంటుంది. కనుక ఈ విధంగా వాళ్ళని ఈసారి ఎక్కడ అసలు మూడేసి ఉన్నాయి, కానీ ఇది ఇంకా కష్టం ఊహించి తెలుసుకోవటానికి. అక్కడంటే కనీసం ఆ పదములు నిఘంటువుల్లోనైనా దొరుకుతాయేమో, అక్కడ పదాలను ఎత్తుక్కోవాలి. గోరాజ గోరాజ గోరాజ సంకాశుడు గౌహు అనే ఒక శబ్దం తెలిస్తే దాన్ని బట్టి అలా చెప్పుకోవచ్చు. ఇక్కడికి వచ్చేటప్పటికి విషయాన్ని బట్టి తెలుసుకోవాలి. సబ్జెక్టు అంటే జరిగిన సంఘటనలు, అభిమన్యుడిని తెలుసుకోవాలి అన్నప్పుడు తమ్మి దొలిచినవాడు అని అంటే ఆ మొగ్గరంలో ప్రవేశించాలి అన్నప్పుడు కథ తీసుకొచ్చి అన్వయించుకోవాలి. ఈ విధంగా సాహిత్యంలో శబ్ద అర్థ సహితముగా అద్భుతంగా చెప్పినటువంటి కవిత్వం అది తెలుగు అని అంటే, సంస్కృతము అంటే, మరి అటువంటి భాషలవి తమిళం కూడా ఇంకా గొప్పగా ఇలా విషయాలు వేదంతో పోటీగా చెప్పేసి ఇది వేదము అని ఒక స్థాయికి చేరినటువంటి వారు తమిళులు. మంచి పౌరుషం కలిగినటువంటి వారు, పట్టుదల కలిగిన వారు, అన్నిటిలోనూ అలా చేశారు సుమా. కనుక వీటిని ఇలా తెలుసుకుంటే సాహిత్యపరంగా చూసినప్పుడు ఈ విధంగా, ఇక ఆధ్యాత్మికంగా చూస్తే ఇక మొత్తము ప్రపంచమంతా తిరిగి వస్తుంది దీంట్లోకే. ఈ తిరువాయుమలిలోకే మొత్తము ప్రపంచము తిరిగి వచ్చేటటువంటిగా చెప్పినటువంటి మహాపురుషులు అటువంటి వారు. ఇక నా అంజాం పార్ట్, ఇది 5వ పాసురము. నల్గి సర్వాత్మక్కలుడయ సర్వాపరాధంగలయ్యం వరత్తరులి అవర్హలుడయ అవర్హలుడై అవనిష్టంగళై ఎల్లాం పోక్కి సస్నేహమాక రక్షితత్తరుల పరమ కరుణిక నానా ఎంబెరుమానుకు. ఎంబెరుమాన్ అంటే మనకి ఆరాయిరప్పుడి చెప్తున్నారు స్వామి, ఆయన పరమకారుణికుడు. ఎలా అంటే సర్వాత్మలు అపరాధములు చేసినటువంటి వాటి అన్నింటినీ క్షమించి, ఇప్పుడు ఆత్మలు మిగిలిపోతాయి ఎప్పుడు అంటే ప్రళయ దశ వచ్చినప్పుడు, ఈ పుణ్యపాపములను పోగొట్టుకొని మోక్షాన్ని చేరేవాళ్ళు చేరగా ఇక ఎవరయ్యా మరి అంటే మిగిలేది పాపాత్ములు, ఏదో పుణ్యం తక్కువ ఉండేవాళ్ళు, ఇదిగో ఇలాంటి వాళ్ళు మిగులుతారంట. అప్పుడు లయం చేస్తాడు, అది కూడా దయతో చేసేదే అంటారు. దయ లయము కూడా దయతోనేనట చేసేది. అది ఎలాగు అని అంటే, పిల్లవాడు ఆటలు ఆడుకుని ఆడుకుని అలిసిపోతాడు, ఆట విడిచిపెట్టలేడు, ఆడలేడు. ఆ సమయంలో తల్లి వచ్చి వాడిని తీసుకెళ్ళి స్నానం చేయించి చక్కగా ఏదైనా పెట్టి పొరుండ పెడితే చక్కగా నిద్రపోతాడు, హాయిగా అలుపు పోతుంది, మళ్ళీ లేచి ఆడుకుంటాడు. మరి ఇప్పుడు ఈ నిద్ర ఏమిటి, అతడికి మేలే కదా. అదిగో అదే అంటారు ఈ ప్రళయం కూడా, దయతోనే చేస్తాడు ఇది కూడాను అని చెబుతూ ఉన్నారు. నల్హిత్తాన్ కాదలిక్కుం, ఆ స్నేహము అంటే ప్రేమ దయ దయతో చేస్తాడట. ఇలా అలా చేసినటువంటిది సుమా ఇది. అలా చేసి అనిష్ట నివృత్తి కృత్వా చక్కగా ఆ శ్రమనంతా పోగొట్టేస్తాడు ప్రళయకాలంలో ఉంచుకొని. సర్వాభీష్టప్రదం నారాయణం, ఈ సర్వాభీష్టప్రదుడైనటువంటి వాడు కదా నారాయణుడు ఇలా చేస్తాడు. అప్పుడు ఏమవుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా, తమఃపరే దేవే ఏకీభవతి, తమస్సులోకి వెళ్ళిపోయినాయి అని చెబుతూ ఉన్నది ఏది, ఉపనిషత్తు. ప్రళయకాలం అప్పుడు మొత్తం అన్నీ కూడా తమస్సులోకి వెళ్ళిపోయి తమస్సు పరుడైనటువంటి నారాయణుని యందు ఒకటైపోతుంది అన్నారు. అంటే ఒకటైపోయినట్లుగా ఏకీభవతి అని దీన్ని చ్విప్పు ప్రత్యయము అంటారు. వ్యాకరణాన్ని చూస్తే సంస్కృతంలో అంటే అభూత తద్భావము, అది కానిది అది అయినట్లుగా ఉండుట. అంటే కలిసిపోవటం అని అంటే కనపడకుండా పోవటమే తప్ప ఏకమైపోయి విడదీయటానికి వీలు రానట్టుగా మళ్ళీ రాకుండా ఉండేది కాదు, కలిసేపోతుంది. దాంట్లో అప్పుడు మనకు తెలియదు ఉన్నట్టు అసలు దానిని ఏకీభవతి చ్విప్ ప్రత్యయము అంటారు, అభూతము తద్భావము. అదిగో అలా ఈయన దయతో చేస్తాడు అంటున్నారు. సంహృతి సమయే ఆ ప్రళయకాలంలో ఇలా చేసుకుంటాడట. అప్పుడు ఈయన్ని నారాయణుడు అన్నారు. మరి ఎందుకని ఎలా నారాయణుడు అవుతాడు అని అంటే, నరాజాతాని నారాణి, ఈ మొత్తం అన్నీ కూడా నారములు అని కదా వీటికి పేరు, మొత్తం అన్నీ నారములే. ఈ నారాణం నయనం స్థానం, వీటికి స్థానమవుతాడు అప్పుడు ప్రళయకాలంలో. కనుక దీన్ని కర్మధారయ సమాసము అని అంటారు. అంటే ఆ విభక్తి నారాణం షష్ఠీ విభక్తి అయనం స్థానం, షష్ఠీ విభక్తిని చెప్పినప్పుడు కర్మధారయం వస్తుంది. అలా కర్మధారయ సమాసము అన్నమాట, రెండు కలిసి ఉండటము. దాన్ని కర్మధారయ సమాసాన్ని చెబుతారు ఎప్పుడు ప్రళయకాలంలో. ఇక మరలా నారాయణుడే నరాహ అయనం స్థానం యశ సహా, మరలా ఎప్పుడు సృష్టి కాలంలో, దయతో కదా సృష్టించేది, అలా సృష్టించినప్పుడు మళ్ళీ వీటికి అంతర్యామిగా చేరతాడు. అప్పుడు యహ యస్య సహా వస్తుంది అక్కడ. ఇక్కడేమో నరాణం అయనం స్థానం యహ సహా అంటారు, విభక్తి ఉంటుంది ఇక్కడ షష్ఠి అలా రెండికి. ఇక్కడ యస్య సహా అని విగ్రహవాక్యం వస్తే బహువ్రీహి అవుతుంది, అంతర్యామిగా ఉంటాడు అని చెబుతారు ఇక్కడ. ఇలా రెండు రకాలుగాను ఆయన రక్షిస్తూనే ఉంటాడు అటు ఇటు కూడా అని చెప్పారు. కనుక విషయాలు ఇంకా రేపు చూసుకుందాం మిగిలినవి. జై రామానుజ, జై శ్రీ శఠారి వేదం, జై శ్రీరామ్.